కొత్త మురి పాల సరదాలు తెచ్చా. పెద్ద పురంలో పరదాలు తీసా, సరికొత్త మురి పాల సరదాలు తెచ్చా. రాణించుకో రాణించుకో రాణించుకో రాణించుకో, ప్రతి తీర దాచుకున్నదే దోచుకో. పెద్ద పురంలో పరదాలు తీసా, సరికొత్త మురి పాల సరదాలు తెచ్చా. Thank you.